అతని కుమారుడి ఇక్ష్వాకుడు. వీనికి 9 మంది సోదరులు. నా భాగుడు దృష్టుడు, సర్వాతి, నరిష్యంతుడు, ప్రాంశుడు, నృగుడు, దిష్టుడు, కరుషుడు, వృషధ్రుడు, అనువారలు. ఇక్ష్వాకునకు 100 కుమారులు. వారిలో పెద్దవాడు విక్షుకి వైవస్వత మనువునకు మరల 9 జన్మించిరి. నా భాగునకు అంబరీషుడు జన్మించెను. దృష్టుని కుమారులు ధార్షికలు, వీరు బ్రహ్మభూతులు. సర్యాతికి ఆనర్తుడను కుమారుడు చక్కని సుకన్య అను కన్యయు జన్మించిరి. సర్యాతి తన అందచందాల కుమార్తెను గ్రుడ్డివాడగు చ్యవన మహర్షికిచ్చెను. ఆమె ప్రభావముచే చ్యవనునకు కళ్ళు వచ్చినవి. సూర్యుని కుమారులైన అశ్విని దేవతలు మునికి కంటిచూపుననుగ్రహించిరి. అనగా జనమేజయుడు రాజు తన అందాల బాలునికి గ్రుడ్డివానికేలయిచ్చెనో తెలుపుమనగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. వైవస్వతుని పుత్రుడు సర్యాతి, వానికి 4,000 రాజకన్యలు భార్యలయ్యుండిరి. సర్యాతి కుమార్తె సుకన్య. రాజధాని సమీపమున ఒక సుందరమైన సరోవరము కలదు. అచట అనేక వృక్షములు కలవు. కోకిలు, నెమళ్ళు మనస్సునాకర్షించుచుండును. అది నిర్జన ప్రదేశమగుట భార్గవుడైన చ్యవనుడు అక్కడ తపస్సు చేయుచుండెను. తనపై పుట్టలు పెరిగినను చలింపక సమాధియందుండెను. ఒకనాడు సర్యాతి విహారమునకై అచ్చటికి వచ్చెను. సుకన్యా వృత్తాంతము. వ్యాసమహర్షి జనమేజయునకు ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము భృగువంశమున పుట్టిన చ్యవనుడను మహర్షి శాంతుడు, అతడు జనరహితమైన ఒకనొక వనమందు ఘోర నియమములతో తపస్సు చేయుచుండెను. ఆ మునీశ్వరుడు నీరు కూడా త్రాగక హ్రీంకార స్వరూపిణీయగు పరదేవతను తన హృదయ కమలమందు ధ్యానించుచుండెను. అట్లు నిష్ఠతో నుండగా అతని చుట్టూను పైన పెద్ద పుట్ట పెరిగెను. ఆ పుట్ట నిండా చలి చీమలు వ్యాపించియుండెను. తనపై పుట్ట పెరిగినను కదలక మెదలక అందే కూర్చొనియుండెను. ఒకనాడు సర్యాతి అను సూర్యవంశపు మహారాజు తన అంతఃపుర స్త్రీలతో వనవిహారము చేయుచు అచటనున్న సరస్సు వద్దకు వచ్చెను. అందలి నిర్మలమైన నీటిని చూచి తన సుందర స్త్రీలతో ఆ సరస్సునందు క్రీడింపనారంభించెను. ఆతని కూతురు అందగత్తెయైన సుకన్య అను కన్యకామణి అచట పూలు కోయుచు కేరింతలాడుచుండెను. ఆ పడుచు పిల్ల తన శరీరముపై ఆభరణములు తళతళలాడగా గజ్జలందీయలు ఘల్లు ఘల్లు మనగా గంతులు వేయుచు చ్యవనముని తపస్సు చేయుచున్న పుట్ట వద్దకు వచ్చెను. ఆ చిలిపి పిల్లతోటి పిల్లలతో పుట్ట వద్ద కూర్చుండి పుట్ట రంధ్రముల నుండి మినుగురులను పోలిన మినుకు మినుకుమను వాడి వెలుగులను చూచెను. ఆ యువతి ఇదేమి నింతయోయని వాడి ముళ్ళును తీసుకొని దానితో ఆ వెలుగులను తీయుటకు పూనుకొనెను. పుట్ట దగ్గరకు చేరిన ఆ అందాల బొమ్మను చ్యవనముని పుట్టలో నుండియే చూచెను. మహర్షి ఆ యువతి రత్నముతో, ఓ కళ్యాణి, నీవేమి చేయబోవుచున్నావు? నేనీ పుట్టలో నుండి తపస్సు చేయుచున్నాను. ముళ్ళుతో పుట్టను పొడువవద్దు, దూరముగా పొమ్ము అని పలుకుచున్నను. సుకన్య ఆ మాటలు పెడచెవిని బెట్టి ముళ్ళుతో పుట్టలోని వెలుగులను గ్రుచ్చెను. మరియు అటనుండి చెలికత్తెలతో వెడలిపోయెను. చ్యవన మహర్షి తన కళ్లలో ముళ్ళు గుచ్చుకొనినందున బాధతో కోపించెను. ఆతని కోప ప్రభావముచే సైనికులకు, మంత్రులకు, రాజులకును మలమూత్రములు బంధించినవి. రాజు ఈ కష్టమునకు కారణము ఏమాయని విచారముతో తన సైనికులను గూడి తన ఇంటికి వెళ్ళెను. రాజు ఇంటికి వెళ్ళి తన సైనికులలో ఎవడేని చేయరాని పనిచేసేనేమో అని తెలిసికొనెను. విచారణ చేయగా అచటనున్న సరోవరమునకు పడమర దిక్కున అడవిలో చ్యవన మహర్షి తపస్సు చేయుచుండెనని వినెను. ఆతనికెవరో ఏదో అపరాధము చేసియుండవచ్చును. అందువలన అందరికీ నీకిష్టము వాటిల్లినదనియు ఆ తపస్శాలి భృగువంశమున జన్మించినవాడు మహాతపస్శాలి, అట్టి మహర్షికెవరో మనవారిలో అపరాధము చేసియుందురు. తెలియని వారెవరో ఆ మహర్షి నవమానించియుందురు. ఈ అనర్థమున కదియే కారణము కావచ్చునని రాజు మనస్సులో తలచెను. రాజు ప్రశ్నింపగా సైనికులు మనస్సులో బాధ చెందుచు మేము మనోవాక్కాయములతో నే మహర్షికెట్టి అపకారము చెయ్యలేదనిరి. శర్యాతి మహారాజు చింతాక్రాంతుడై తన సైనికులను, మంత్రివర్గమును కోపముతో మంచి మాటలతోడను కారణమడిగెను. ఆ సమయమున సుకన్య దుఃఖించుచున్న తన తండ్రిని చింతించుచున్న మంత్రులను చూచి ముళ్ళుతో తాను పుట్టను పొడిచిన విషయమును అయ్యో చచ్చితిని అని మెల్లని స్వరముతో పుట్ట లోపల నుండి వినబడిన మాటలను ముళ్ళును లాగి చూడగా దానికి రక్తమంటుకున్న విషయమును తెలియజేసి అందుకు తాను ఆశ్చర్యపడినట్లును చెప్పగా ఇది ఎంతయు విని ఆ మునికి జరిగిన అపరాధమునకు ఫలితమే ఇది అని ముని చుట్టూను పెరిగిన పుట్ట వద్దకు వెళ్ళెను. ముని చుట్టూను పెరిగిన పుట్టను పగులగొట్టించి దుఃఖపడుచు వృద్ధుడైన తపస్శాలియగు చ్యవనుని చూచెను. శర్యాతి చ్యవనుని ప్రార్థించుట సుకన్యా చ్యవనుల వివాహము. అప్పుడు శర్యాతి చ్యవన మహర్షికి దండ ప్రణామములాచరించి స్తుతించి సవినయముగా ఇట్లు మనవి చేసెను. మహానుభావా, నా కుమార్తె బాల్యముచే చిలిపిగా ఆటలాడుచు చేయరానివని చేసినది ఈ సుకన్యను నీ చల్లని చూపులతో కనికరించి కాపాడుము. మునివర్యులు నిత్యము శాంతచిత్తులైయుందురని విందుము. కనుక నా బాలికను క్షమింపుడు అని రాజు దిగులుతో వినయముతో ప్రార్థించుట చూచి చ్యవన మహర్షి అతనికిట్లనియే, ఓ రాజా, నాకెన్నడును కొంచెమైన కోపము లేదు. నీ కన్య సుకన్యనన్నంతగా బాధించినది, అయినను నేను శపించలేదు. రాజా, నేను ఏ తప్పు చేసి ఎరుగను. నీ కన్యమూలమున నా కన్నులకింతగా బాధ కలిగినది. ఈ పాప ఫలితముగా నీవు మిక్కిలి దుఃఖముననుభవించుచున్నావని నాకు తోచుచున్నది. అపరాజితాదేవి శివకుటుంబినీయగు శ్రీదేవి భక్తునకపకారము చేసినవాడు శివుని చేత రక్షింపబడుచున్నవాడైనను సుఖమును పొందజాలడు. రాజా, నేను ముసలివాడను, ఇప్పుడు గ్రుడ్డివాడనైతిని. ఇక నా బ్రతుకు కటికి చీకటిమయము. ఇప్పుడిక నాకు కావలసిన పరిచర్యలు చేసి నన్ను సుఖింపజేయువారెవరు అని పలికెను. అప్పుడు రాజు ఇట్లనెను, ఓ మునిప్రవరా, తపస్శాలుర కోపము క్షణమాత్రముండును, కనుక క్షమింపుము. నాకు చాలామంది సేవకులున్నారు, వారు నిన్నెల్లప్పుడూ సేవించున్నట్లు నియమింతును అనగా చ్యవన మహర్షి ఇట్లు పలికెను, ఓ రాజా, ఇది ఏకాంత ప్రదేశము, నేనా గ్రుడ్డివాడను, ఇక నా తపస్సెట్లు సాగును?